శ్వేతమస్వమస్వాయతస్వతిస్వస్తి తద్వాహీకీర్తేణ్యం భోర్వాచేతమిద్ధవ్యో అర్యస్సు పతే పజ్రియాయ కక్షీవతే అరదతం పురం కాగోచరాక్షపాదస్వస్య పృష్ట శతం కుంభాంతాసింజతం సురాయా హిమేనాగ్నిమదీమోర్జమస్మాధత్తం నిదేశే అగ్రేమశ్రీనాపాణీతమున్యథర్వగణం స్వస్తి పరాభతం నాభత్యానుదేతాముచ్చాబుద్ధ్యం చక్రధర్జింహారం శరణం నాపో నపాయనాయ రాజే సహస్రాయ దృశ్యతే గోతమస్య యజుర్షో నాసత్యోతమవ్రిం రామంజలం రాజిలీవ్యవాదీరతం దహితస్యాదుర్దస్రాధిపతి మగణతం కనీనాం తద్వాన్నరాధం సమ్రాధ్యం చాభిస్తిమన్నా సత్యావరోధం యద్విద్వాన్రాధిపాపాఘోషముద్దర్శాలోపసర్వందనాయ సద్వాన్నరాధనజేదం స ఉగ్రమావిష్క్రేణోమిదం చతుర్నవృష్టిం దధ్యం హయన్మధ్వాధర్భణో వామస్వస్య శీర్ష్ణా ప్రయదీముపాచ అజోహవీన్నా సత్యాకరా వాం మహేయామన్ పురభుజాపురంధి శ్రుదంతచ్చాసూరిభవద్రిపత్యా హిరణ్యమస్తమశ్వినావదత్తం ఆస్మావృకస్య వర్తీకామభీకే యువన్నారానాసత్యాముమూర్తం ఉతో కవిం పూర్భుజా యువం ప్రకృతమానమకృతం విచక్షే చరిత్రం శివే రివాక్షే జివన్న మాజాఖేనస్య ప్రతీతజ్ఞాయాం సర్జోజంఘామాజీ విశ్వలాజీహరే దత్తవే ప్రత్యదత్తం శతం మేఘాన్ నిత్యే దక్షదానమిద్రాస్వంతం పితాంధం చకార తస్మా అక్షీణా సత్యా విచక్షాధత్తం దస్రాభిణజావనర్వన్ ఆవాన్ రథం దుహితా సూర్యస్య కాష్మే వాదిష్ఠ సర్వతా జయంతి విశ్వే దేవా అన్వమన్యంతర్గద్ది సముశ్రియాణాధత్యాసుదేశే యజయాతుం దివో జాతాయ భక్తిర్భరద్వాజాయాశ్వినాహయంతా రేపదో బాహసనోరథో వామృషభశ్చ సింసుమానశ్చ యుక్తా సజుంసుక్షత్రం స్వమత్యమాయస్వీర్యం నాసత్యావహంతా ఆజన్హా వీర్సమానసోపవాజే శ్రీరన్నో భాగం దధాతీమజాతం పరివిష్టం జాహృషం విశ్వతస్యేంద్రులేభిర్నక్తమూహసూరజోభిః హిందూనాథ్యాసేన పర్వతాజాతం ఏకస్వస్తో రావతం రణాయవసమశ్వినాథనజే సహస్రా నిరాఘతం దుచ్చునాయింద్రవంతృథస్రవసో మృషణావరాజీ సరస్యాచర్కస్యాదానీతాదృత్యాచర్కృపాదేవా సజవే చిన్నాగత్యాసే భర్జసూరజే సర్యం వ్యర్గసర్గా అభస్యతే స్తోపతే కృష్ణిజాయ రుజోజతే నాగత్యాసీ వసన్ననష్టమీ పదర్శనాయ విష్ణాత్మం దదసర్విశ్వకాయ దశరాత్రీదశీవే నానభద్యో నవనబ్ధం స్నసిమత్వా అంత విప్రూతం రేభముర నిప్రవృత్తమున్యథ స్వామివ శ్రువేణ ప్రభాంతం సాం సశ్వినామోచమస్య పతిశ్యాం సుగమశ్రువీరా ఉతపస్యన్నశ్రువన్ దీర్ఘమాజురస్తమివేజ్యమానం జగమ్యాం మధ్వః సోమశ్చాసి నామదాయ ప్రత్నోదావీవాసదేవా వరిగ్రీరాజిర్విశ్రితాగిరిరాజాదమ్నాసత్యోపవాదై యో వామస్తి రామన సోదివీయాన్వదశ్వస్వోపి ఆదిగాది తేన గచ్చదశ్రుతో దురోణం తేన నరవర్తిరస్మభ్యం జాతం విషిన్న రామం భాంజన్యమివీరాదత్యం ముంచసో గణేన వినందాదస్యోరదేవస్ మాయానుపూర్వం వృషణా చోదయంత అస్వన్న గూఢమశ్చిరాధురేవేరృషిన్నరావృషణారేభమత్సు సంతం వేణీధో విప్రుతం తం సోధన్నవాం జోర్యంతి పూర్యా కృతాని సుదృక్వాం సన్న నిర్వేదే ఉపస్థే సోజన్నదశ్రాతమశిక్షిషంతం సుభే రుక్మన్న దర్శనం నిఘాదముదోవధురస్తి నా వందనాయ తద్వాన్నరాసం స్యం వజ్రిజేన కక్షీవ తానాసత్యా పరిజ్మన్ సపాదస్వస్య వాదినో జనాయ సుతం కుంభాసించతం మధూనా యువన్నరాస్తు పదే కృష్ణయాయ విష్ణాత్వం దదధుర్విశ్వగాయ భోగాయైతి పితృవే దురోణే పతిం జోర్యం చాశ్వినామదత్తం ఇవం శ్యావాజరుసీమదత్తం మహాక్షోణశ్యాశ్వినాకన్వాయ ప్రవాచ్యం తద్వేషణాకృతం వామ్యన్నాషదాయ శ్రవో అద్యధత్తం పురోవర్పాం దశ్వినా దాని పేదవాహూపసురాసుమస్వం సహస్రాం వాజినమ ప్రాజీతమహిగనం ప్రవశ్యాంతరుద్రం ఏతానీవాం ప్రవశ్యాదానో బ్రహ్మాం ఘోషం సుదానం రోదస్యో యద్వాం పజ్రాసో అస్తి నాహం నేయాత విషాచ విదుషే చపాజం సూనోర్మాణేనాస్తి నాగృణానావాజం విప్రాజపురనారదం అసలస్యే బ్రహ్మణా వృధా నాసం విష్లాం నాసత్యార్ణీతం కుహజాంతాసక్షిం కాగ్యో నవాతావృణాయుద్ధిరణ్యస్యవ కలసం నిఘాసముదోపశబ్ద సమే అశ్వినాహన్ యుగంశ్వినాజవంతం పునర్యుగానం చక్రసరస్వతీ యువరథం దుహితా సూర్యస్య సహస్రియాణీత యువం దుగ్రాయ పూర్జేభిరే పునర్మ్యాపవతం యువానా యువం భుజ్యువన్న సోనిష్ట ముద్రాద్భిరోభిరస్వై అజో హవీనశ్వినాథౌగ్రోభాం ప్రోఢస్థ ముద్రమవ్యజన్వాన్ నిష్టమోదస్యుజారథే నమనో జవదారుషణా స్వస్తి అజోహమీదస్తి నామర్తి కామాభాస్నో యత్సీమృగస్ విజయుషాయత సాన్వద్రే జాతం విశ్వాజో అహతం విషేణ సరమ్యేకాన్ దృక్యే మా మహానందమ ప్రణీతమసీవేన పిత్రా క్షీరుద్రాశ్వే అశ్వినాపదత్తం జ్యోతిరంధాయ చక్రసర్వితక్షే శృణమంధాయ భరమర్పయత్సా వికీరశ్వినా విషణానవేతి జారః కనీన నిమచక్షదానరుద్రాశ్వః సతమేకం చ మేఘాన్ మహీమా భూతిరశ్వినామయో భూరుతశ్రామం దృష్ణ్యాసం వేణీతః అథా యువామిదహ్మయత్పురం ధిరాగచ్చతం శ్రీం వృషణావోభి అధేనందస్రాస్తర్యా అమ్మిడక్తామపిన్వతం సజవే అశ్వినాగా ృగేనాస్తి నామపంతేషం ధృహంతామనూషాయ్రా అభిదశ్యం బూరేనాధమంతో జ్యోతిశ్చక్రసురార్యాయ ఆసర్వణాయాస్తి నాదధీతేష్యం శిర ప్రత్యైరయతం సభాం మధు ప్రబోధృతాయం ద్వారాష్టం జగ్ధస్రావపి కక్ష్యం వా సదా కవీసు మతిమాచే భావిశ్వాధియో అస్తి నా ప్రావతం మే హస్మేనా సత్యా మృగంత మమత్యసాచం హిరణ్యహత్తమస్తి నారదారాపుత్రం నారాబ్రిమత్యాధత్తం హస్యామస్తి నామిక్రముజ్జీవస ఐరయతం సుదానో ఏతీవామస్నా వీర్యా ప్రభూర్యాయోచన్ బ్రహ్మగన్వంతో మృగణా యువభ్యాం శ్రీరాధోమిత సమాపదేవ ఆ వామృతో అశ్వినాశ్వేన పత్తాదు ప్రదేకస్వామ్యాత్వర్వాంగ యోమత్యస్య మనసో శరీయాద్రబంధురో వృషణాపాతారంభా త్రిబంధురేణ త్రిపుసారథేణ త్రిచక్రేణ సుభృతాయాదమర్వాన్వతంగా జిన్వతమర్వతో నో బద్ధయ తమస్తినాధీనమస్తే ప్రపద్యామనా సుభృతారథేణ దస్రాంశేణ సాంశ్రోగమద్రే శ్రీమంగవాం ప్రత్యవర్తింగమిష్టాహుర్విప్రాసోశ్వినాజాసో అశ్వినావహం తులసే యుక్త ఆసవ పదంగా ఏ అప్తులో దివ్యాసో నగృధ్రా అభిప్రయో నాసత్యావహంతి ఆవాం రథం యుమతిష్టరత్రుష్ీరాజుహితూర్యస్ ీవామస్వాపూష పదంగామయో వహంతృగాభీకే ఉద్వందనమైరతం దంసనాభిరుద్రేభంగస్రావిషనాశీ నిష్టౌభ్యం పారయథస్సముద్రాత్మనశ్చవానం చక్రధర్యువానం యువాత్రయేవ నీతాయ సప్తమూర్జమోమానామస్తినావధత్తం ఇవంకం భాజాపి రిక్తాయక్ష ప్రత్యాధత్తం సత్యం జ్యోజుషాణా ఇవం ధేను సజవేనాధికాజాపింబతమశ్వినా భూర్యాయ అముంచతం వర్తి కాబంభ సోని ప్రతిజంఘాష్లాజాధత్తం ఇవం శ్వేతం వేదమీంద్రజూతమహిగతమశ్వినా దత్తమస్వం జోహోత్ర వర్యో అభిభూతి ఉగ్రం తాడస్రతాం ధ్వంగం తావాసేసు జాతమహే అసి నానాధమానా ఆనముపవసు మదారథే నగిరోజుషానాసు పితాయ జాతం ఆశ్చేనశ్చవసానూతనేనాస్తేజాతం నాసత్యాసుజోషా హేహి వామశ్వినా రాతహౌ యస్సత్తమాయా గుణసోజ్యోష్టౌ ఆ వామ్రథం గురుమాయం మానోజుమం ధీరాశ్వం నిర్గీయం జీవసే హువే సహస్రకేతుం వరిణం సహస్రసంవృద్ధీవానం వరిబోధామభిప్రజా ఊర్ధ్వాధీతి ప్రత్యస్య ప్రజాభన్యథాయుతస్మన్ సమాయంత ఆదిశాః సదామి ఘర్మం ప్రతీయం జ్యోతయా వా మూర్జానేరథమశ్వినారుభన్మిధపస్పృధానాసో అగ్మత శుభే మఖామీతాయాజ భూరణే యువోరః ప్రవణే చేకితే రథో యదశ్వినామః సూరిమావరం యుగం భుజం భురమాణం విభిర్గతం స్వయక్తిభిర్వహంతా పితృభ్య ఆశిష్టం భర్తృర్వేషణా విజేన్యాసాయమహీచేతి వామవాహ యువోరశ్మి నామ పూషేయు వాయుజం రథం వాణీయేమసురసభ్యం ఆవాంపతిత్వం దక్ష్యాయ జగ్ముషీ రోషా ప్రణీతజేన్యాయుపతి యువం రేవం పరీషూతేరుక్షసోహిన ఘర్మం పరీతప్తమత్రాయే యువం సయోగపదం తెచ్చ సర్గభిప్రదీర్ఘే నవందనస్థార్యాజూషా యువం వందనం నిరేతిం జనన్యజాలసన్నదస్రాగరనాథమిన్వత క్షేత్రాదావిప్రం జనసోవిపన్యజా ప్రభావత్రాదిశతే సంసనాభవత్ అగచ్చతం కృపమానం పరామతే పితస్వస్యత్యజసానిపాధితం సర్వదీర్భూతేర్యోరహిత్రాభీకే అభవన్నభిష్టాయ ఉతస్యాభామధో మన్మక్షీకార మన్మదే సోమస్యౌషిజో వన్యతి ఇవం దీచో మనాదీవాసతోధాశిర ప్రతిభావశ్యం వదత్ యువం పేతలే పురువారామశ్వినాశ్వధాం శ్వేతం తృతారం దువస్యథ సర్యైరభిజ్యం ప్రజానాసు దుట్టరం చర్గ్రజ్యమింద్రామివ చర్షణీసహం కారాధద్ధోత్రాశ్వినా భాం కో భాం జోష ఉభయో కథానిదాచ్య ప్రజేతాః విద్వాంసా విద్యుర ప్రచ్ఛేద విద్వాదిత్థాపాదో అధేతాః నోచిందమర్తే అక్రౌ తా విద్వాంసాహవామహే భాంసానో విద్వాంసా మన్నాభోచేతమజ్ఞా ప్రాచర్దయమానో యువాకోః నిపృచ్ఛామి భాగ్యా ఆనదేవాణ్యభక్తుతస్యాద్భుతస్యాదస్రా భాతం చదస్యాసో జివం చలభ్యాసో నః ప్రజాఘోషే ప్రజాపానేనసో భేదజా వాచాయ చాతిపద్యో వా రైషజర్న విద్వాన్ శృంగాయత్రంతకాహం విద్యులిరే భాషినా వాక్షీశోభస్పతిదన్వం శాస్తం మహోరం యువం వాజం నిరత సంసతం సానో వసూసు గోపాశ్యాతం పాతం నోమృతాదఘాయో మాకస్మీఘాతమభ్యమిత్రునే మామాగుత్రానో గృహేభ్యో ధేనవో స్థనాభుజో అశిశ్వీ గృహీయం మిత్రధీతయే యువాకో రాజేతనో విహీతం వాజవత్యై యుషేతనో వినీతం ధేనువత్యై అశ్వినో రసనం రథమనస్వం వాజినీవతో ేనాహం భూరి జాగన అయం స మహమాతనోహ్యాదేజనాను సోమతేజం సుఖోరథాః అధస్వప్నస్య నిర్భిరే భుంజదశ్చ దేవతాః ఉభారావశ్రీనస్యతః సదిత్థార్వేణ్యపాత్రం దేవయతాం శ్రభద్దిరో అంగీరతాం దురన్యన్ ప్రయదానద్ది సహన్యోరుక్రం రే అధ్వరేయత్ర సమంభీర్ధ్యాం సరుణం గృహాయ ధృవర్వాజాయ్రవీణం నరోగో అనుస్వజాహిరచ్చవ్రామే రామశ్వస్య పరీ మాతరంగో నక్షధ్వరుణీ పూర్యం రాత్రో హిరామంగీరసామనుద్యోన్ తక్షద్వజ్రం నియోతం తస్తం భద్యాం చతుష్పదే నర్యాయద్విపాదే అస్యమదేశ్వర్యం దారుదాయాపీవృతముశ్రియా నామనీతం జగద్ధ ప్రవర్గే త్రిగతం నివర్తత వజ్రగోపానో నశ్చదురోవః సభ్యం భజోయత్పితరామనీతాం రాధస్తురేతస్తురనే భురన్యో సృజయత్తేనేగ్నాయ అధ ప్రజ్ఞే ధరణర్మమోచ్చోదూరా జంధర్యేరాస్వేదోహ్యేణ నిందం జరణాభిధావ శ్రీధ్వాయధ్వనధిరమస్యాూనో అధ్వరే నిరోధ నాగో ప్రభాధిగ్యాద్యోననర్విషయమస్విషే దురాయ అష్టామహో దివ దోహనీహద్యుం నాసాహమభియోధానముత్తమం హరివ్యక్తే మందిరం వృక్షన్ వృధే ఘోరభసమద్రేర్వాదాప్యం స్వమాయసం ప్రతివర్తయోగోర్దివో అస్మానముపనిధర్భా పుత్రాయత్ర పురుభూత భంగాన్ష్టమనంతై పరియాసి బధై పురాయత్సోరస్తమసో అపీతేస్తమద్దివ ఫలిగం హేదివస్ సృష్టస్య చిత్పరిహితం చతోజో దివస్పహి శుగ్రధితం తదాదాః అనత్వా మహీపాజసి అశక్వేద్యా వాక్షామా మదతామింద్రకర్మన్ తమ్ వృత్రమాసయానం శిరాసో మహోవజ్రేణ దిష్వపో వరాహుం త్వమింద్రనర్యోజాన్నవోన్రేణ తిష్ఠావాచస్య సువిజావరిష్టాన్ దంతే కావ్యభూషణా మందినందార్ద్రహణం పార్యం ప్రదక్షవజ్రం త్వమం సూరో హరితో రామజోన్రేణ భరచక్రమేత సోనాజలి పారం నామతి నామీ కర్తమర్తయోజ్యోన్నో అస్యాయింద్రదుర్ఘనాయా పాయిద్రివోధునితీకే ప్రభావాజాన్ధ్యో అశ్వబుద్ధ్యాషేయం జిశ్రవదూతాయై మారాదే అస్మత్సో మజన్విద సద్వాజ ప్రమహస్తమిషో వరంత ఆనా భయమహంగోర్ష్వర్యోమం జిష్టాస్తే సమాదశ్యామ భద్రన్నాభిరాజయమనాః హరిః ఓం రఘువన్యోంధో యజ్ఞం రుద్రాయ మీహృషే భరధ్వం దివో అస్తోర్షసూరస్య వీరైరేషుద్ధేవ మరుతో రోదస్యోః పత్నీమ పూర్వభూతిం వా బృహద్ధ్యా ఉషాదానక్తా పురుషా విదారే సవీర్ణాక్షం జ్యోతంబసా నాగూర్యస్య శ్రియా సుదృఢీరణ్ అమత్తో నరిజ్ఞావసర్షామత్తు వాతో అపాంబృహన్వాన్ంద్రావర్వతన్నస్తన్నా విశ్వే పరివశ్యంతు ఉదత్యామే యశసాశ్వే సదాజీవ్యంతాపాంతౌ సుజోహు మధ్యై ప్రభోదపాదమపాంగ్రణధ్వం ప్రభాతరారాస్మిరస్యాయోః ఆవోర్వన్యమో సుజోహు మధ్యై ఘోరే వసం సమర్జునస్య నంధే ప్రభః పూష్ణే రావణాం అచ్చావోచేయ వసుదాదిభగ్నే శృతం మే మిత్రవరుణాహమేమోత శ్రోతం సృదనే విశ్వదస్తి శ్రోతో న శ్రోతో రాజిశ్రుశ్రోత సుక్షేత్రాసింధూరద్ది సుచేతావాం వరుణమిత్ర రాజిర్గమాన్ సదా వృక్షయా మేరు భద్రే శ్రుతరథే ప్రియరథే దానా సద్య పుష్టిం మేరుంధానాదో అగ్మన్ అస్తోషే మహే మగశ్చరాధస్తాధనే మనగోడస్వీరా జనాయ పద్రేభ్యో వాజినీ బాణశ్లావతోమహ్యం సూరి జనాయో నిద్రావరుణావభిదృకపో నవాధృగ స్వయం సయక్ష్మం హృదయే నిధత్త భజతీం భోత్రా సంవ్రాధరతో నగోఢోదం సోదూత శ్రద్ధస్తరోధరా భూర్తశ్రవాహృష్టరాజర్యాతి బాధృత్వా విశ్వాదుభృత్సు సరమిూరా అసగ్మంతానుగూఢోహవం సూరే శ్రోతా రాజానో అమృతస్ మంద్రా నభోజుభోజన్ని రమస్ రాధ ప్రతస్తే మహిళానతే ఏతం సర్ధం రామయస్య సూరేరిత్య వోషందదయస్యనంసే యుమ్నానియేషు వసుతాదీరారం విశ్వే సన్వంత ప్రభృతే హృమాజం మందామహేదసదయస్య ధాతేర్జర్యపంచమిభ్రతోయం చన్నా కిమిష్టాస్తరస్తానాథస్తరోరవిందే హిరణ్యకర్ణం మనిగ్రీభవన్నస్తన్నో విశ్వే పరివశ్యంతు దేవా అర్యోగిరస్ సద్య ఆయుగ్ముషీరోస్రాస్రాదంతు భయే స్వస్మే చత్వారో పాపజర్దారస్వస్త్రయోరాజ్ఞాయ వదస్ జిష్ణా ీర్ఘాగమస్తిరాజ్యోత్సూరథో దక్షిణాయా అయోజ్యైనం దేవాదో అమృతాదోస్తు కృష్ణాదుతస్తాదర్యాస్తిసేవానురాజక్షయా పూర్వా విశ్వస్మాద్భువనాదపో దిజయన్ దేవాదం విహతి సనుత్రీ ఉచ్చాఖ్యజ్యుపతి పూనర్భూరోఢాగన్ ప్రథమా పూర్వభూత్య భాగం విభజాధిపుషో దేవిమధ్యూజాతే దేవో నో అత్ర సమితారమో నామ నాగతో వోచతి సూర్యాయ ృంగృహమహనాజాచ్చే అధినాధానాద్యోధనాథస్వదాఘాతగ్రమగ్రమిభజతే వసూనా భగస్వరుణస్ జామిరుషస్సూనుదే ప్రథమాజరస్వ అస్యాసద్యాజో అఘస్ ధాతజయే మతం దక్షిణజారథేన ఉదీరతాగుత్వరీరుగ్రయస్సు జానాథో అస్సు సాగవసో నితపదాగూఢావిష్కృంగుషసో విభాతి అపాన్యతేభ్యాన్యతేషోపే అహనీ సంచరేతే పరీక్షితోస్తమో అన్యాగుహాకరజ్యోజారథేనాదృశీరద్యసదృశీర్దృశ్వో దీర్ఘం సజంతే బలూనస్ ధామ అనమద్యాస్త్రం సతం యోజనాన్యేకైకాం పరీయంతి సద్య ధ్యానత్యన్న ప్రథమస్య నామ శుక్రాకృష్ణాదజనిష్టశ్రీతి ఋతస్య జోషాణమీనాదిధామాహరగన్యకృతమాచరంది కన్యే తన్వా ఆసాదానాహి దేవి దేవమియక్షమానం సంస్మయమానాయ భరి పురస్తాదావిర్వక్షాంశిర్ణే విభాతి సుసంగా మాతృమిష్టే భజోషా విస్తన్వేకం భద్రాత్మోషో వితరం జోచ్చే అన్యాషతో నసంత అస్మాదీర్గోవాదీర్విశ్వమానాశ్మిసూర్యస్ పరాచయంతి పునరాచయంతి భద్రామవహమానా రశ్మిమానయచ్చమానా భద్రం భద్రం కృతో భస్మాసు దేహి ఉషో నో అద్య శుభభావ్యోచ్చాస్మాసు రాజో భగవత్సుచస్యో ఉషా ఉచ్ఛంతే సమిధానే అగ్నా బుద్ధ్యాన్ సూర్యవుర్భియా జ్యోతిరస్వేత్ దేవో నో అత్ర సవితాన్వర్థం ప్రాధావేద్ధిపత్రచతుష్పదిత్యై అమీనదీదేవ్యాని వృతాని ప్రమిదీమాష్యా యుగాని ఈదృశే రామపమాదస్వీనామాయీనామోషాద్యోదివోదు ప్రత్యదర్శజోర్మసానాసమనా పురస్థాద్ ఘతశ్రవన్ధామన్వేది సాధు ప్రజానతిశో వినాది ఉపో అదర్శి సంధ్యుగో నవక్షో నోధాజీ భావిరకృత ప్రియాణి అద్మసన్నస సతో బోధయంతీగస్తవాఘాత్మనరేజుషీనా పూర్వే అధ్వేదసో అత్యశ్చకపాంజనిత్యకృత ప్రఖేతం యో ప్రసదే విధరం వరీయవో భావణంతి మిత్రోరుపస్థా ేషాపూర్ణమాధిషేకం నాజా భిన్నపలే వృణక్తిశామి అరేపదాదన్వాదాభాదీటేన మహోది భాతి అభ్యాదేవ పుంసలే ప్రతీతి గతానుకీ వసనజేధానా రాజేవచ్చి సువాసాహస్రే బలిరీతే అప్సాస్వస్రేజ్యాయో నీమాైరవైక్షేవ్యుచ్చందీరస్మి సూర్యశాంజంకే సమనగాజీ భౌగ్రా ఆసాం పూర్వాసామహ సుశ్రే నామక రాపూర్వామధ్యే పశ్చాత్ ఆ ప్రత్నవన్నం జాసీర్నో నమస్మే రేవ సుచ్ఛందు సుసినాహుషాసాః ప్రబోధయోషః ప్రణతో మఘోన్యబుధ్యమానాః పనయస్వ సంతు రేవదుచ్ఛ మఘవద్భ్యో మఘోని రేవ స్తోత్రే సోన్వృతే ధారయన్ అవేజమస్వైర్యుపతి పురస్తాజుంగేకమావరుణానామనీకం నవచ్చాదశ దిప్రకేతుర్గ్రహం గ్రేహముపతిష్టాతే అగ్ని పుచ్చేవయ్చిద్వసతేరేతి సుభాజోజ్యోష్టౌ అమాసతే వాగతిభూరి భావమృషో దేవి దాజుడే మత్యాయ అస్తోర్ధ్వం స్తోమ్యా బ్రహ్మణా దేవీ బృహద్ధము సతీరుషాసః యుష్మాకం దేవీరవ సాధమేమ సహస్రణం చ సతినం చ వాజం రాతారత్నం ప్రాతరిత్వా దధాదితం చేత్వాదిగ్రిహ్యాలి ధత్తే తేన ప్రజాం వర్ధయమానాయూరాజస్పోషేణ సచతే సువీరాః సుపురసత్సుహిరణ్యస్వస్వో బృహదస్మైవ జగీంద్రో దధాతి చత్వాయం దంబసూనా ప్రాజరిత్వో ముక్షీకయే వపతి ముత్సినాతి ఆయ భద్య సుకృతం ప్రాజరిచ్ఛన్ నిష్టే పుత్రం వసుమతారథేన అంసోస్తుతం పాజయమత్సరస్య క్షయద్వీరం వర్ధయ సూనృతాభిః ఉపక్షరంతి సింధవోమయో భువగీజానం చ యక్ష్యమాణం చ ధేనవాః ప్రణంతం చ బహూలిం చ శ్రవస్య వో భృతస్య ధారా ఉపాయంతి విశ్వతాః నాకస్య పృష్ఠే అభితిష్ఠతి శృతో యః ప్రణాది సహ దేవేషు గచ్చతి తస్వా ఆపో ఘృతవర్షంతి సింధవస్తస్మాజియం దక్షిణా పిన్వతే సదా దక్షిణావతామి దిమాని చిత్రా దక్షిణావతాం దివి సూర్యాదః దక్షిణావంతో అమృతం భజంతే దక్షిణావంత ప్రతిరంత ఆయుః ృణంతో దృతమేనారణ్యాజారిణస్సు అమృందాభాధిక్షియతో భావ్యో మే సహస్రమేత సమానతో రాజా శ్రవగిచ్చమాన శతమ్రాజ్ఞోనాధమానస్ నిష్కాన్ శతమశ్వాన్ ప్రయతాన్ సద్యాదం శతం కక్షీవాసూరస్రభోజమాదాన ఉపమాస్యావాస్వనయేన భక్తామధూమంతోదశరథాసోస్తు షష్టిస్తమగమ్యమాగాత్సనక్షీవాంగే అన్నాశ్రద్దశరథస్థోనాసహస్రే శ్రేణి నయంతి మధచ్యుతృసనాపోమక్షీవృక్షంత భద్రా పూర్వవన ప్రజాతి మాతదేవస్త్రీ అష్టాపరిధాయ శోకా సుబంధభోజే విశ్యాయ భవ్రాహణ స్వంధస్వైరంత భద్రా ఆగాధితాపరిగధితాకాశీకే భజంగహే దివ్యం జాదూరీయాసూనా భోజ్యా సదా ఉపోపమే పరావృషమాభ్రాణీ మన్యథాహమస్మి రోమస గంధారీణామివాదికా అగ్నిం హోతారం మన్యేదాశ్వంతం వసుం సూనుం సహసో జాతవేదసం విప్రన్న జాతవేదసం భూర్భయాస్మద్భరో దేవో దేవాచ్యా కృపా ఋతస్ విభ్రాక్తిమనోమక్తి శోషిషా జిష్టంజమానాహుయేణ్యేష్టమంగీరసామ్యమన్నాభిర్విప్రమన్నాభిజ్ఞానమి భోతారీనా శోషిష్కే సంవృణం జమామి సప్నావంతుూతజే విషా తి పురోజిజోజాదీద్యానోభవృహంతర పరసమ్మద్రోహంతర వేణుజిజ్యమృతౌ శ్రువద్వనే భయస్థిరం విశ్వమానోజమేనాజతే సంభాసరాజతే గృహాదీదస్మానో దుర్యథాభితే జిష్టాభిహరణి వృద్ధాశ్యవసేజ్ఞే దాశ్యవసే ప్రజ పురో నిగాహతే దక్షద్వనే వసోతిషా స్థిరాజిగన్నాని రీనాచోజసాని స్థిరాని చితోజసా తమశ్చ వృక్షముపరాసు ధీమహినక్షయ్యసుదరుదతనో దివాదరాజ ప్రాయుషే దివాదరాజ్ ఆదశ్చుగ్రభనవద్ధీరుధం మనసూనవే భక్తమభక్తమ భోగ్యంతో అజరా అగ్నజోగ్యంతో అజరా సహితర్ధో నమారుతం విష్టనిరప్రస్వతిరా స్పష్టనిరాతనా స్పష్టనీ ఆదద్ధవ్యాదర్యజ్ఞస్ కేతురర్హణాస్మాశ్చహృదోహృదీవతో విశ్వేన ఘటంత పంథా నరసుభేన పంథా ీర్తాసో అభిజ్యవో నమస్యంత ఉపవోచం దృగవో మధ్యంతో దాసాభృగవ అగ్నిసూనాంసుర్జోధర్నిరేషాధీర్రాజేష్టమేధీరావేష్టమేధీర విశ్వాసాంపతి భవామహే సర్వాదాంతమానందం భుజే సత్యనిర్వాహసం భుజే అదేభ్యమానూషాణ త్రికర్ణయ సజా అమీత విశ్వే అమృత సాభయో హవ్యా దేవేష్వాభయ స్వమగ్నే సహ సాదహం తమ సృష్టిందోజాయత దేవతాదయే రజన్న దేవతాదయే సృష్టింత మోహి దేవతోమభుతక్రతో అథస్మాదే పరీతరం జరసేవాదర నమో మహేశ దాసహస్వదముఢర్బుధే వసుడేనాగ్నజే సోమో బభూత్వగ్నజే ప్రతిజదీం భవిష్మాంతి స్వా సుక్షాసుజో భూమే అగ్రే రేభోనజ రతరిషూనాభోత ఋషూనా తనో నే తిష్టం దృశానాభరాజ్ఞే దేవేభిస్తేతునాయస్చేతునా మహేతమిష్టనస్కృతి సంచక్షే భుజే అర్చై మహిస్తోతృభ్యా మఘవన్ సురేమసే రుద్రోగమసా అజంజాయతమనోషోధరేమోదాయ జిష్టభుజామనుభ్రతమగ్నిస్వమనుభ్రతం విశ్వసృష్టిస్తేజతే రజిరే వస్త్రమస్యతే అదబ్ధోహోదానిషాదిలస్పదే పరీవీతిలస్పదే సంయజ్ఞసాధమే వాదయామశ్రుతశ్చ పథానవ సాహమిష్మాతా దేవతాహమిష్మాతా సనూర్జాముపాభృత్యజోర్యతి మాదరిష్టామన దేవరావతో దేవం భావతేన సద్య పర్యేపాం ముహీరేతో వృషభ కణిక్రదద్దద్రేదక్కణిక్రదత్ శతం దక్షాణో అక్షధర్దేవో వనే దుర్వణి తో దానముపాదేషుదానుష్వగ్ని పరేషుదానూషు తదక్రదు పురోహితోదమేదమేజ్ఞాధ్వరచేతీ కేధాయూ జలే విశ్వాతీ పస్పదే యతోభ్యుతశ్రీనదీర్జాయతమ్యర్భేధాయత క్రాయనశతమేషేణు భ్రంజేర మరుదాన్న భోజ్యేషిరాజన భోజ్యాయేష్మాదానమిన్నజిమసూనాంచమద్మనాస్రాదేదాభిస్పృతః సంసాదఘాదభిస్పృతా విశ్వాజారర్వసర్దేహస్తే దక్షిణే శరవ్యన్నతిస్రతశ్రవశ్చానతిస్రతత్ విశ్వస్మాయే శుద్ధ్యతే దేవత్రాహవ్యమోహీషే విశ్వస్మాయత్సుకృతేవారమన్నత్యగ్నిర్ద్వారాగ్రణ్వతి సమానోడే భృజనే సంతమోహితోజ్ఞేషుజేజ్ఞోనభిస్తే ప్రియోజ్ఞేషు విశ్వజీహవ్యామానూషాణాకృతాని పచ్యతే సహస్రాసదేవరుణశ్చ ధూర్తేర్మహోదేవస్ ధూర్తే అగ్నిం హోదారమేవ దేవసూధితిం ప్రియం చేష్టమరజన్యే విదేహవ్యవాహన్యే విశ్వాయం విశ్వవేద సంహోతారంజతం కవిం దేవాదోరంగమ దేవసూయవో గీర్ధీరంగం వా ధూయా ఓ